చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నమో నమో పార్వతీ రమణ నమో చంద్రచూడ శివ శంకర పార్వతీ రమణ నిన్నగే నమో నమో చంద్రచూడ శివ శంకర పార్వతీ రమణ నిన్నగే నమో నమో చంద్రచూడ శంకర పార్వతి రమణాని సుందర మృగధర పినాకధర మృగధర పినాకధర సుందర మృగధర పినాకధర హర గంగాధర గగ చర్మాంబరధర గంగాధర గజ చర్మాంబరధర చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ పార్వతి రమణ దరగే దక్షిణ కావేరి తీరే దరగే దక్షిణ కావేరి తీరే కుంభపుర వాసమీ దరగే దక్షిణ కావేరి తీర కుంభపుర వాసమీ కరదొడు వీణయు దానవ మాడువే కరదొడు వీణయు దానవ మాడువే మురగశయనను కరదొడు వీణయు దానవ మాడువే మురగశయనను గమర పురదర విదయలన ప్రాణ ప్రియను చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నమో నమో పార్వతి రమణాని నగే నమో నమో నమో నమో